పట చినుకులు పిట పిటలాడిన పరువపు తడుకులు అబ్బా ఇది ఏమి వాన అబ్బా ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిడి పిలుకులు చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు ఒంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటికో